చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నిమ్మ చెక్క నమ్మకంగ తిమ్మిరెక్క అంది కోక ఎందుకో చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మిరెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మి రెక్క అంది కోక ఎందుకో కోరింది కోసి ఎందుకో సంబరాల రంగు తేరని కైలాస చెమ్మ చెక్క చెమ్మ చెక్క జున్ను ముక్క చెంప నొక్క నిమ్మ చెక్క నిమ్మ చెక్క నమ్మకంగా తిమ్మి రెక్క అంది కోక ఎందుకో రిండి కోసి ఎందుకో రాణీ